దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే. స్పైసీ చూపులతో అట్టా చెంప కొరికేస్తే నువ్వు ఐఫోన్, న్యూ యాపిల్ సింబల్ గుర్తొస్తుందే. కాఫీ డేలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మా గుమ్మందని అందం ఒక్కటి. దేశం బోర్డర్ లోని ఆసం సోల్జర్ లా కాటు కళ్ళ కళలకు నువ్వే సెక్యూరిటీ. దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? సగమై అచ్చంద మామా భల్లే గల్లఫ్ టు రైట్ టు సెటిల్ అయిందే. నాని కను పాపల్లోన మండే ఓ ఫ్యూజీ యామ లావా వరదల్లే చుట్టు మూడుతోందే. పిల్లా నువ్వే కానీ నేపాల్లో పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటైన్ నిన్న హిట్ ఎక్కిస్తావే. ఆడికా సున్నలాగా నువ్వు నేను పెనవేస్తే చూసి కళ్ళు పట్ట పగలే ఫ్రెడ్ లైట్స్ అవుతాయే. దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యింది.